హనుమన మతవే హరియ మతవో హరియ మతవే హనుమన మతవో హనుమన మతవే హరియ మతవో హరియ మతవే హనుమన మతవో హనుమన మతవే హరియ మతవో హరియ మతవే హనుమన మతవో హనుమన మతవే హరియ మతవో హరియ మతవే హనుమన మతవో హనుమను బలిదరె హరితానొలివను హనుమను బలిదరె హరితానొలివను హనుమను బలిదరె హరితానొలివను హనుమను బలిదరె హరితానొలివను హనుమను మునిదరె హరి మునివాయ హనుమను మునిదరె హరి మునివాయ హనుమన మతవే హరియ మతవో హరియ మతవే హనుమన మతవో హనుమను బలియలు సుగ్రీవను గేద హనుమను బలియలు సుగ్రీవను గేద హనుమను బలియలు సుగ్రీవను గేద హనుమను బలియలు సుగ్రీవను గేద హనుమను మునిదకే పాలియు వీర హనుమను మునిదకే పాలియు వీర హనుమన మతవే హరియ మతవో హరియ మతవే హనుమన మతవో